అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన స్థిరబలు సుస్థిరబలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతున్. పరమ భాగవతులరా, శ్రీ మహాభాగవతం ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న నృసింహ ఆవిర్భావము, ఆ తర్వాత పట్టుకొని అతన్ని సంహరించాడని కూడా చెప్పినట్టు ఉన్నాను. కానీ ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి, కనుక మళ్ళీ దాన్ని చెప్పుకుందాం. ఇన్ని విడిచిపెట్టడం ఇష్టం అనిపించలేదు. అతని మీదకి వస్తూ ఉన్నాడు నారసింహుడు. పంచాననోద్ధూత పావక జ్వాలల భూనభోంతర మెల్ల పూరితముగా, దంష్ట్రాంకురాభీల ధగధగాయత దీప్తిన సురేంద్రు నేత్రంబులంధములుగా, కంటగ సన్నిభోత్కట కేసరాహతి నభ్రసంఘము భిన్నమైచరింప, ప్రళయాభ్రసించల ప్రతిమ భస్వరములై ఖర నఖరోచులు గ్రమ్ముదేర, సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వ ఆడించి లంఘించి చేతనొడిసిపట్టి నరసింహుడాదితి పట్టినధిపావునా. అద్భుతమైనటువంటి వర్ణన పోతన గారి యొక్క చేతిలో ఈ పద్యాలు నాట్యం చేస్తూ ఉంటాయి. క్రియాపద ప్రయోగాలు కానీ, శేషపద్యాన్ని నడిపించే ఒడుపు కానీ అద్భుతము, ఆశ్చర్యము, ఆనందము కూడా అది రాముడిలా పలికిస్తూ ఉన్నాడు. ఆయన సింహము కదా, సింహము యొక్క నాలుకలలో నుంచి వచ్చేటటువంటి అగ్ని జ్వాలలు భూమి ఆకాశములు నిండిపోతూ ఉన్నాయి. ఆ దంష్ట్రలు కోరలు ఉన్నాయి, సింహపు కోరలు ధగ ధగ ధగ మెరిసిపోస్తూ ఉంటే ఈ అసురేంద్రుడు హిరణ్యకశిపుని యొక్క నేత్రములు గుడ్డివైపోతూ ఉన్నాయి, కేసరములు ఉన్నాయి బాగా ముళ్ళలాగా. ఆ కేసరముల యొక్క జూలు విదిలింపులకు ఆకాశం మీద ఉన్నటువంటి మేఘములన్నీ కూడా పరుగులు పరుగులు తీసుకుంటూ పోతూ పీలికలు పీలికలైపోతూ ఉన్నాయి. ప్రళయకాలమునందలి మెరుపుల వలె చేతుల గోళ్ళ యొక్క కాంతులు విస్తరిస్తూ ఉన్నాయి. సటలు జళిపించి, చూడండి క్రియాపదాలు, ఆ సటలు జుట్టు వాటిని విదిలిస్తూ గర్జించి గర్జన చేశాడు, సంభ్రమించి లేచాడు, దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి వేసి జిహ్వ ఆడించి ఆ నాలుకనలా ఆడిస్తూ లంఘించి ఒక్క దూకు దూకి ఒడిసి పట్టుకున్నాడట హిరణ్యకశిపుడిని. దర్శకత్వ ప్రతిభ పోతన గారిది కూడా చూడండి, ఎంత ఎన్ని క్రియాపదాలతో ఇలా చూపించాడో అతన్ని పట్టుకోవటం. సరకు గొనక లీలాగతి నురగేంద్రుడు మూషకంబు నొడిసిన భంగి నరకేసరి తను నొడిసిన సురవిమతుడు ప్రాణభీతి సుడివడి నృప. ఆ విధంగా ఉరగేంద్రుడు, పాముల రాజు ఆదిశేషుడు ఎలుకను పట్టుకున్నట్టుగా ఒడిసి పట్టుకుంటే గడగడ గడగడ వణికిపోతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. సురరాజవైరిలో బడే పరిభావిత సాధుభక్త పటలాంహునకు నరసింహునకు నుదంచత్ఖరతర జిహ్కునకు ఉగ్రతర రంహునకు లోబడిపోయాడు. అంచానుప్రాసలు దూకిచ్చేస్తూ ఉన్నాడు ఆయన, ఆ నరసింహునికి పట్టుబడిపోయాడు. అంతా విహగేంద్రుండహివృచ్చు కైవడి మహోద్వృత్తి నృసింహుండు సాగ్రహుడై యురువులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వృచ్చే దుస్సహృతం భోళి కఠోరదేహు అచలోత్సాహున్ మహాబాహు ఇంద్రహుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్. పట్టుకున్నాడు మరలా అనుప్రాసలేయ పట్టుకున్నాడు ఆయన, ఊరువుల ఎందు ఏర్చాడు, తొడల మీద పెంచుకున్నాడు. నఖ సంఘాతములను గోరులతో గుచ్చాడు. ఎవరినంటే దుస్సహు దంభోళి కఠోర దేహుడు, వజ్రానికి కూడా అలవి కానటువంటి కఠినమైనటువంటి దేహం కలిగినటువంటి అతని దేహం అది. అచలోత్సాహున్, ఉత్సాహము కలిగినవాడు ఈ హిరణ్యకశిపుడు, చలించినటువంటి ఉత్సాహము. మహాబాహు, ఆ బాహుబలం చేత ఇంద్ర ఉతాశ అంతక భీకరున్, ఇంద్రుడిని అగ్నిదేవుడిని యమధర్మరాజుని కూడా భయపెట్టినవాడు. ఘనకరున్, మంచి బాహుబలము కలిగినటువంటి వాడు. దైత్యాన్వయ శ్రీకరుడు, మళ్ళీ ఇక్కడ శ్రీకరుడు కూడా ఆ రాక్షస వంశానికి సంపదలు ఇచ్చేవాడు. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలింద్రించున్ కర్కశవన ఆడికావళులు భేదించున్ మహావక్షమున్ ధృంచున్ మాంసము సూక్ష్మ ఖండములుగా దుష్టాసురున్ వ్రచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసి అయి. ఆ హృదయ కమలాన్ని చించి పారేస్తూ ఉన్నాడు. రక్తం ధారలు కారుతోంది, అక్కడ నుంచే కదా బయలుదేరేది. అసలు హృదయమిగా పంపింగ్ సిస్టమ్లాగా నరములకు ఇస్తూ ఉంటుంది, రక్తము ఉబికి పారుతూ ఉన్నది. ఇక నాడులు పట్టుకొని పెట పెట తీంచి పారేస్తూ ఉన్నాడు, రొమ్ము చీల్చేస్తూ ఉన్నాడు, మాంసము ఖండ ఖండములుగా తుంపి అవతల పడేస్తూ ఉన్నాడు. మహాకోపంతో ప్రేగులు తీసుకొని కంఠమాలికలు కల్పించిన మెడలు వేసుకుంటూ ఉన్నాడట. ఎట్లా ఉన్నాయి ఈ గోరులు? వక్ష కవాటంబు రక్కలు సేయిచో ఘనకుఠారంబులకరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో కుద్దాలముల భంగి కొమరు మిగులు ధమనీ వితానంబు తగిలి ఖండించుచో బటుల విత్రంబుల పగిది మెరయు జఠర విశాలాంత్రజాలంబు త్రెంచుచో క్రకచ సంఘంబుల గరిమ చూపు అంకగతుడైన దైత్యుని నాగ్రహమున శస్త్రచయముల నొంపక సంహరించి అమరు నరసింహు నఖరంబుల విచిత్ర సమర ముఖరంబులయ్యుండే జనవరేణ్యా. ఆ వక్ష కవాటము, ఆ రొమ్ము యొక్క తలుపులు, వాటిని పగలగొట్టేటప్పుడు గండ్ర గొడ్డలలాగా ఉన్నాయి ఈ గోర్లు. అలాగే హృదయము, ఆ హృదయాన్ని భేదించేటప్పుడు, హృదయ పంకజాన్ని భేదించేటప్పుడు కుద్దాలములు గుద్దళ్ళలాగా ఉన్నాయట. ధమనీ వితానము నరములు తేంచి పోగులు చేసేటప్పుడు కొడవళ్ళలాగా ఉన్నాయి, కోశవతలు పడేస్తూ ఉన్నాయి ఈ గోళ్ళు. ఇక అంతర్జాలములు పేగులు తెంచేటప్పుడు రంపాల్లాగా ఉన్నాయి. అట్లా శస్త్రచయముల నొంపక, ఏ విధమైనటువంటి ఆయుధాన్ని తీసుకోలేదు. ఈ నరసింహుని యొక్క నఖరములు గోరులు ఉన్నాయి, అతి విచిత్ర సమరముఖములు, అతి విచిత్రంగా ఈ విధంగా అతడి పని పట్టించినాయి. స్ఫుదిత విబుధ జన ముఖములు పరివిదళిత ధనుజనివహ పతి తను ముఖములు గురు రుచి జిత శిఖి శిఖములు నరహరి కడ నఖముల మరు నత జన సఖముల్. సర్వలఘు కందము ఇది. ఆ చివరిలో ఎలాగో గురువు ఉండాలి కనుక రెండు పాదము నాలుగవ పాదము చివరిలో అక్కడ మాత్రమే గురువు ఉంటుంది, మిగిలినవి అన్నీ లఘువులే. స్ఫురిత విబుధ జన ముఖములు, ఆ విబుధ జనములు దేవతలకి పండితులకి వాళ్ళ యొక్క ముఖములను వికాసింపజేసేయి. ధనుజ పతి హిరణ్యకశిపుని యొక్క శరీర భాగములను విదళితం చేసేసిన, తుంపులు తుంపులు చేసేసినటువంటివి. గురు రుచి జిత శిఖి శిఖములు కాంతి చేత అగ్నిదేవుని యొక్క జ్వాలలను జయించినటువంటివి, అంతకంటే బాగా ప్రజ్వరిల్లి వెలుగుతూ ఉన్నటువంటివి నరహరి కర నఖములు. ఆ నరకేసరి నరసింహస్వామి యొక్క చేతుల గోరులు. నత జన సఖములు, నతజనములు అంటే స్తోత్రం చేసేటటువంటి వారికి కాంతిని ప్రసాదించేది, సఖములు, సఖ అంటే కాంతిని ప్రసాదించి తన స్వరూపాన్ని ఇచ్చేటటువంటివి, అద్భుతముగా వర్ణించారు. అలాగే ఈ సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు పద్యము కూడా ఒకటి చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉన్నది. ఆయన ఆ దశావతార స్తోత్రం చేస్తూ నారసింహ స్తోత్రం ఇలా చేశాడు. అసురేంద్రాశయ కుండికాచ్చరుధిర వ్యాప్త స్వకచ్ఛాయగాంచి సముజ్జత్ ప్రతిసింహ మత్సరమిళ చేష్టం తదుద్దామ దీర్ఘ సటాఝాటము పెల్లగించుగతి ఆంత్రశ్రేణి కిన్కన్ విరంజు శితక్రూర భవన్ నఖావళులు బ్రోచున్ మర్త్య పంచాననా. ఓ మర్త్య పంచానన నారసింహస్వామి, అసురేంద్రాశయ కుండిక అచ్చ రుధిర వ్యాప్త స్వకచ్ఛాయ. అసురేంద్రుడు దానవపతి అయినటువంటి హిరణ్యకశిపుని యొక్క ఆశయము హృదయం అనేటటువంటి కుండలో అలా చేల్చగానే ఆ రక్తముల నిండుగా ఒక్కసారి పొంగి దాని యందు నీ బింబము ప్రతిబింబించింది. నీ యొక్క స్వకఛాయ, నీ కాంతి అలా మరొక సింహమా అన్నట్లుగా కనపడుతూ ఉంటే మరొక సింహం ఇక్కడికి లోపల ఇంకొకటి ఉంటుందా, దీన్ని లాగి పీకి దాని జూలు ఏం చేస్తానో చూడు అన్నట్లుగా లాగేస్తూ ఉంటే వాడి పేగులు తెగొస్తున్నాయట. అక్కడ ఉన్నాయి అయ్యే కదా. ప్రతిసింహ మత్సరమిళ చేష్టం తదుద్దామ దీర్ఘ సటాఝాటము పెళ్ళగించుగతి ఆంత్రశ్రేణి కిన్కన్ విరంజు శితక్రూర భవన్న కావళులు. అత సింహము యొక్క జూలు మరొక సింహం ఉంటుందా ఇక్కడ, నాకు ప్రతిగా అని మరొకటా పోటీ అని దాని జూలు పీకినట్లుగా ఆంత్రశ్రేణి ప్రేవులు పీకి అవతల పాడేసేటటువంటి నీ గోరులు మమ్మలను రక్షించుగాక అంటాడు ఆ కృష్ణదేవరాయలు. అంతే స్థితి అంటే ఒకే స్థాయిలో ఆ సమాసములు ఆ పదములు అలా గోరులను గుర్చి ఆయన కూడా చెప్పాడు. ఇట్లు కేవల పురుష రూపంబును మృగరూపంబును కానీ నరసింహ రూపంబున, వాడు కోరినటువంటిది ఏది ఏ జంతువుతోనూ అయితే చావులేదు కదా, కనుక పూర్తిగా మానవుడు కాదు పూర్తిగా సింహము కాదు రెండూ కలిసిన రూపము. రేయును బగలును గాని సంధ్యా సమయంబున, పగళ్ళ నిశలన్నని కోరాడు, రాత్రి లేదు పగలు లేదు చావు, కనుక సంధ్యా సమయము, అటు సూర్యుడు కనపడతలేదు కనుక పగలు కాదు, నక్షత్రాలు రాలేదు, ఇంకా ఏమీ చీకటి అలముకోలేదు ఆ మధ్య సమయం, కనుక ఇది రాత్రి పగలు కాదు. అంతరంగంబును బహిరంగంబునుగా అని సభాద్వారంబున, లోపల కాదు బయట కాదు, సభ యొక్క గడప మీద కూర్చున్నాడు. గగనంబును భూమియుంగా అని యూరు మధ్యంబున, ఆకాశంలో కాదు భూమి ఎందు కాదు తొడల మీద పెట్టుకున్నాడు మధ్య ఎందు. ఆ పైభాగమైతే ఆకాశం అవుతుంది, కింద భాగమైతే భూమి అవుతుంది, రెండూ కానటువంటి మధ్య ప్రదేశంలో. ప్రాణ సహితంబులును ప్రాణరహితంబులును కాని నఖంబుల, అయితే చాలా మరి బయట ఆకాశాలు బయట భూమి కాదు, ఆ నారసింహుని యొక్క విశ్వరూపమే భూమి ఆకాశములు అన్నీ కదా, ఆయనే మొత్తం అంతా ఈ యొక్క జ్యోతిష్ చక్రం అయితే విశ్వమైతే మరి తొడలు ఏమవుతాయి, పైభాగమంతా ఊర్ధ్వం భూమి అవుతుంది, కిందంతా ఊర్ధ్వ గగనం అవుతుంది ఆకాశం అవుతుంది, కింద భూమి అవుతుంది, మధ్యలో పెట్టుకున్నాడు. మరి ప్రాణములు ఉన్నాయా ప్రాణములు లేవా అని అంటే నఖములు గోరులు, అవి ప్రాణములు ఉన్నవి అని చెప్పడానికి వీల్లేదు, అంటే వాటిని కోస్తూ ఉంటే నొప్పి కలిగే ఏం కాదు. ప్రాణి ప్రాణరహితములు ప్రాణములు లేవు అందామా, పెరుగుతూ ఉంటాయి. త్రైలోక్యజన హృదయ భల్లుండైన దైత్య మల్లుని వధించి, మూడు లోకములకు కూడా భయము కల్పించినటువంటి ఆ దైత్యుడు అనే మల్లుడిని అలా వధించేసేసాడు. మహాదహన కీలాభీల దర్శనుండును, భయంకరమైనటువంటి ఆ కీళ్ళలు ఆ వేడి జ్వాలలు ఉన్నాయి కరాళ వదనుండును, భయంకరమైన ముఖము కలవాడును. లేలిహాన భీషణ జిహ్వుండును. ఆ పాములు కూరలు చాసినట్లుగా భయంకరంగా నాలుక చాస్తూ ఉన్నాడు శోణిత. పంకాంకిత కేసరుండును, ఆ జూలంతా కూడా రక్తము మొత్తమంతా పడిపోయి ఉంది ఎర్రగా. ప్రేవులు కంఠమాలికలుగా ధరించి ప్రేవులన్నీ కంఠంలో వేసుకున్నాడు. బీభత్స రసం ఇది. ఇప్పటికాల బీభత్సం కాదనుకోండి, ఇప్పుడు ఏదైనా బాగున్నది అని అంటే అబ్బో చాలా బీభత్సంగా ఉందంటారు. ఏం చేస్తాం, అలా మారిపోయింది కాలము అన్నమాట. పదముల యొక్క అర్థములు ఇలా మళ్ళించుకున్నారంతా. ఏదైనా బాగుందంటే సూపరు, కేక ఇవి. మరి బాగుంటా బీభత్సం కూడా బాగుంటామే, మరి ఏం బీభత్సము మరి ఏమిటో, వీళ్ళ బాగా అంత బీభత్సంగా ఉందన్నమాట. అలా అంత బీభత్స రసం అది. కుంభి కుంభ విదళ నంబు చేసి తనుదెంచు పంచాన నంబును బోలే. ఆ ఏనుగు కుంభస్థలాన్ని పగలగొట్టి వచ్చే సింహములాగా అదను జకుంజర హృదయ కమల విదళ నంబు చేసి, హిరణ్యకశిపుడనే ఏనుగు యొక్క హృదయ కమలమును పగలగొట్టి తదీయ రక్త సిక్తంబులైన నఖంబులు, ఆ రక్తం పూసుకున్నటువంటి గోరులు, సంధ్యారాగ రక్త చంద్రరేఖ చెలువహింప. ఇక చంద్రరేఖ ఉదయ సంధ్యాకాల సమయంలో ఆకాశానికి వచ్చినట్లయితే చంద్రుడు చల్లగా ఉంటాయి, చంద్రరేఖ పైన సంధ్యా కాంతి ఎర్రగా ఉంటుంది, అలా రక్తముతో ఎరుపు గోరులు తెలుపు కనిపిస్తూ ఉన్నాయట. సహింపలేక లేచి తన కట్టెదుడ ఆయుధంబులెత్తుకుని తత్తరంబున రణంబునకు నురవణించు రక్కసులంబెక్కు సహస్రంబుల చక్రాది నిర్వక్ర సాధనంబుల నొక్క నింజెక్కకుండా జక్కడిచే. కొన్ని వేల మంది బయలుదేరారు రాక్షసులు, మొత్తం అందరినీ కూడా సుదర్శన చక్ర ప్రయోగం చేసి ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా సర్వాన్ని కూడా తరిగిపెట్టింది, సొరకాయలు తరిగినట్లుగా. ఈ విధంబున రక్షో వీరుల నెల్లదృంచి రణ సంరంభంబు చాలించి దృష్టిక్షేపంబు భయంకరంబు సభా సింహాసనారూఢుడై అక్షీణాగ్రహుడై నృసింహుడు కరాళాశంబుతో నొప్పే తన్ వీక్షింపంబరికింపనోడి అమరుల్ విభ్రాంతులైడాగగన్. అలా ఆ రణ సంరంభాన్ని విడిచిపెట్టేసి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ భయంకరమైనటువంటి ఆ రూపాన్ని చూసి భయపడిపోయారు దేవతలందరూ కూడా. సురచారణ విద్యాధర గరుడోరగ యక్ష సిద్ధ గణములలో నొక్కరుడైన డాయ విరచును నరహరినై అవసరమున నరలోకేశ. ధర్మనందన, ఆ దేవగణములు ఎవరు కూడా చేరలేకపోతూ ఉన్నారు సుమా. తర్షంబుల నరసింహుని హర్షంబుల చూచి నిర్జరాంగనులు మహోత్కర్షంబుల కుసుమంబుల వర్షంబుల కురిసిరి ఉత్సవంబుల నదిపా. ఆ నరసింహుని యొక్క హర్షాన్ని సంతోషాన్ని చూసి దేవతా స్త్రీలు మహా ఉత్సాహంతో కుసుమ వర్షం కురిపించారయ్యా. మరియు నై అవసరంబున మింటన అనేక దేవతా విమానంబులను గంధర్వ గానంబులను నప్సరోగణ నర్తన సంవిధానంబులను దివ్య కాహల భేరి పటహ మురజాది ధ్వానంబులను ప్రకాశమానంబులయ్యే. దేవతా విమానములు తిరుగుడు పడుతూ ఉన్నాయి ఆకాశం మీద, రౌండ్లు రౌండ్లు కొడుతూ ఉన్నాయి కింద దిగటానికి. గంధర్వులు పాటలు పాడుతూ ఉన్నారు, అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. అనేక విధములైనటువంటి కాహళములు, సన్నాయిలు, భేరీలు, తప్పెట్లు అన్నీ కూడా వాయిస్తూ ఉన్నారు. మోతలు మోగిపోతూ ఉన్నాయి. విజయోత్సవము, నారసింహ విజయోత్సవం చేస్తూ ఉన్నారు. ప్రకాశమానంబులయ్యే, ఈ విధంగా కళ్ళకి కనపడుతూ ఉన్నాయి సునంద కుముదాదులైన హరిపార్శ్వచరులను. సునందుడు కుముదుడు మొదలైనటువంటి ఆ పార్శ్వచరులు ఎప్పుడు కూడా వెంట ఉండేటటువంటి వాళ్ళు, బాడీ గార్డులు. వాళ్ళేం రా అలా వారి భావంలో గార్డులు అనుకోండి, రక్షణ వెంట ఉంటారు, ఎప్పుడు వెంట ఉంటారు. వారు వస్తూ ఉన్నారు. మహేశ్వర విరించి మహేంద్ర పురస్సరులకు వారు వస్తూ ఉన్నారంటే మరి వారికి కూడా చెప్పకుండా వచ్చేసాడు కదా, స్తంభం మధ్యలో వచ్చాడు, మరి ఎవరు లేరు వెంట, అలా వచ్చాడు కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మహేశ్వరుడు పరమశివుడు విరించి బ్రహ్మదేవుడు మహేంద్రుడు పురస్సరులగు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులను మునులను మనులను ప్రజాపతులను నరకంఠీరవ దర్శనోత్కంఠితులై చనుదెంచి వాత్తం దిగిపోయారు కిందకి. క కర కమలయుగళ కీలిత శిరులై డగ్గరక భక్తి చేసిది బహు సంసరణాబ్ధి తరికి నఖరికి నరభోజన హస్తిహరికి నరకేసరికి. కరకమలయుగల కీలిత శిరులై, ఆ రెండు చేతులు కూడా శిరస్సున పెట్టుకుని అందరూ కూడా జయహో జయహో అంటూ దూరాన ఉండిపోయారట. డగ్గరక, దగ్గరకు రాలేకపోతూ ఉన్నారు. ఆ నరహరికి నమస్కారాలు చేస్తూ ఆ సమయం మున దేవతలందరూ వేర వేర వినుతుంచిరి. అందరూ కూడా పేరు పేరున వేరువేరుగా ఏదేదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి కట్నాలు కానుకలు చదివించినట్లుగా ఇక వారి వారి యొక్క స్తోత్ర పాఠములు వరుసనే చేస్తూ ఉంటారు. కనుక ఇక తెలుసుకుందాం తర్వాత. ఇలా చెప్పుకుంటూనే ఉంటాను, ఎంతకాలము ఆ సర్వేశ్వరుడు ఆయువిస్తే అంతకాలము చెప్పుకుంటూనే ఉంటాను. హాయిగా వినేవాళ్ళు వినండి, సంతోషంగా చక్కగా. ఆ రాముని దయ. జై శ్రీరామ్.